పేట లక్కమ్మ అక్కి పేట లక్కమ్మ కిస్మత్ అచ్చి మరీ బన్ గయి తూ ప్రియతమ్మ ఓ చిన్నమ్మ ఓ ప్రియతమ్మ చిన్నమ్మ పేట లక్కమ్మ पांव तक सुंदर यौवन का तू है समंदर क्या बात है तेरे अंदर मेरा दिल करे तेरा हा हा हा अरे रे परिकम्मा हाय अम्मा परिकम्मा तू प्यार से जब कसता है मेरी बाहों में जब बसता है मेरा रोम रोम हंसता है ना तुझ बिन चैन पड़े పేట లక్కమ్మ చల్ భయ్యా లక్ష్మయ్య ఓ చిన్నమ్మ ఓ ప్రీతమ్మ లక్ష్మయ్య లక్ష్మయ్య అక్కి పేట లక్కమ్మ చల్ భయ్యా లక్ష్మయ్య चिकनी चिकनी मेरी रानी बिकनी में लगे मस्तानी तन पर ना ठहरे पानी बदन तेरा जैसे जले शम्मा हाय अम्मा प्रियतम्मा तेरी मेरी बात जो पट गई औरों की पतंग ही कट गई दुनिया रास्ते से हट गई नाचे और नचाए निकले दम्मा పేట లక్కమ్మ చల్ భయ్యా లక్ష్మయ్య కిస్మత్ అచ్చి మరీ బన్ గయి తూ ప్రీతమ్మ ఓ చిన్నమ్మ ఓ ప్రీతమ్మ లక్ష్మయ్య లక్ష్మయ్య అక్కి పేట లక్కమ్మ చల్ భయ్యా